జగామదూరకం తావర్తయామసీహక్షయా జీవసే దివం జృథివీ మనో జగామదూరకం తావర్తయామసీహక్షయా జీవసే జగత్తే భూమిం చతుర్భృష్టిం మనో జగామదూరకం తావర్తయామసీహక్షయా జీవసే జగత్తే చతస్రః ప్రతిశో మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జగత్తే సముద్రమర్ణవం మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జగత్తే వరీజే ప్రవతో మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే అపోయదోషధీర్మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే సూర్యం యధుషసంమనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే పర్వతాన్ బృహతో మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే విశ్వమిదం జగన్మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే పరాః పరావతో మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే జత్తే భూతం చ భవ్యం చ మనో జగామదూరకం తావర్తయామసీహక్షయాయ జీవసే ప్రతార్యాజ ప్రతరం నవీయస్థాతారే వక్రతోమతారథస్య అధచ్చవానముత్తవీర్త్యర్థం పరాధరం సునిర్జిగీత సామన్వరాజేని శివం వన్నం కరామహే సుపోరుధస్రవాంసి తానో విశ్వాని రామామత్వపరాధరం సునిర్జిగీత అభీష్వా అర్యః పౌంసీర్భవే వద్యౌర్న భూమిం గిరయోనాద్రాణి తానో విశ్వాని రాజీకేతపరాతరం సునిర్జిగీత మోషమృత్యవే పరాధాపస్యే మనసూయముచ్చరం తమ్ యుర్హితో చరిమాసూనో అస్తు పరాతరం సునిర్జిగీత అసూనీతే మనో అస్మాసూధారయ జీవాత వేషస్ప్రతీరాణాయూహ ఆరంధిన సూర్యస్య సందృతి ఘృతేన త్వం తన్వం వర్ధయస్య అసూనీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం యోక్మశ్చేమ సూర్యముచ్చరం దమనో మతే మృణజాన స్వస్తి పునర్నో అసుం పృథివీ దాదు పునర్జోర్దేవీ పునరంతరిక్షం పునర్న సోమస్తన్వం దాదు పునః పూజాపథ్యా ఆయా స్వస్తి సంరోదసి సుబంధ వేయక్వీరస్య మాతరా ధరామపయద్రపోర్జౌ పృథివీక్షమారపోమోషు తే కించనామామత్ అవద్వకే అవత్రికా దివశ్చరంతి భేషజా క్షమాచరిణ్యే కకంభరతామభయద్రపోర్జౌ పృథివీక్షమారపోమోషు తే కించనామామత్ సమింద్రేర జగామ నడ్వాహం చ ఆవరదుశీలరాణ్యానాః భరతామపయద్రపోర్జౌ పృథివీక్షమారపోమోషు తే కించనామామత్ ఆజనం ప్రేషసం సంబాహీనానాముపస్థుతం అఖరన్నమిభ్రతో నమః అసమాదిం నితోసరం ద్వేషం నియజినం రథం భజేరథస్సత్వాదిం యోజనాన్మహిషాధిపస్థౌపవీరవాన్ ఉదాపవీరవాన్ యుధాయేక్షాగురపవ్రతరేవాన్మరాయ్యే దివీవ పంచకృష్టజా ఇంద్రక్షత్రాసమాదిషురథ ప్రోష్టేషు ధారయ దివీవ సూర్యం దృశే అగస్త్యశ్చనక్షిరోహీత వనీన్యక్రమేరభి విశ్వాన్ రాజన్న రాధసా అజం మాదాయం పితాయం జీవాదురాగమత్ ఇదం తవ ప్రసర్పణం సుబంధవే నిరీ యథాయుగంబరత్ర జానహ్యం ద్విధరుణాయకం ఏవాదాధారతే మనో జీవాత వేన మృత్యవేశో అరిష్టతాదయే పృథివీమీ దాధారే మాన్ బృహస్పతీన్ ఏవాదాధారతే మనో జీవాత వేన మృత్యవేశో అరిష్టతాదయే యమాదరం వైవ స్వదా సుబంధోర్మనాభరం జీవాత వేన మృత్యవేశో అరిష్టదాతయే న్యా అగ్వాదోవాదిన్యక్తమతి సూర్యాః నీచీనమజ్ఞాదూహేన్యగ్భవతు తేరపాః అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః అయం మే విశ్వభేషజోయం శివాభీమరుదనః ఇదమిత్రౌద్రం ఘోర్తవ చా బ్రహ్మక్రమంతరాజ రాజస్ పితరా మంగళేష్టా పర్షద్వక్తే అహన్నా సప్తహోత్రీన్ సయద్ధారాయద్యాయ బంధంశ్వారూరైరమిమీటేది పూర్వయానో భూర్తవ దస్తమహాక్షోదో నరేత ఇతూనిషు భవనేషు జిగ్మం విభస్సచ్చామనుషోద్రవంత ఆయశ్వర్యాభిస్తు విభ్రమ్నో అస్యాశ్రీనీతాదిసంగభస్తౌ కృష్ణాయద్వోష్వరుణేషు చేదద్దివో నవాతాశ్వినాహువేవా జీతం మే యజ్ఞమాగతం మే అన్నం భవన్వాంసానే సమస్మృతద్రు ప్రతిష్టయస్య వీరకర్మ విష్ణదనుష్ఠితం నునర్యో అపౌహత్ పునస్తదా బృహతి యత్కనాయా దుహితురా అమోభృతమనర్వా మధ్యాయత్కత్వమభవదీకే కామం కృణ్వానే వితరీయుమత్యా నానగ్రేతో జగదుర్భియంతాసానౌ నిషిద్ధం సుకృతశ్చయోనౌ ఇదాయత్స్వాం దుహితరమధిష్ఠాం క్షయారేతః సంజగ్మానో నిషింజత్ స్వాధ్యో జనయన్ బ్రహ్మ దేవా వా స్తోష్పతిం వ్రతపాం నిరదక్షన్ సరే మృషానభేన దాజౌ స్మదాపరైతపదభ్రజేత శరత్పదానదక్షిణాపరాభిన్నతాను మే వృషన్యో జగృభ్రే మక్షోణమన్య ప్రజాయాముపబ్ధిరగ్నిమ్నగ్నముపాసీతదూధా సనీతేధ్వం సనీతోతవాజం సధత్తా జజ్ఞే సహసాయ భీయుత్ మక్షోగణాయా సఖ్యం నవద్వారుతయుక్తిమగ్మన్ జివర్ఘసోజముప గోపమాగోరదక్షిణాసో అచ్యూతాదుదుక్షన్ మక్షోగణాయా సఖ్యం నవీయో రాధోరేతమిత్తూరణ్యన్ సుజయత్తేరేగ్నాయ జంతసమర్దుఘాయాపయముశ్రియాయా అశ్వాయత్పశ్చాయూతా బుధం తేతి బ్రవీతి వక్తరీరరాణ వసోర్వసుకారవో నేహా విశ్వం వివేష్ట్రవీనము పక్షు తదింద్రస్య పరిషద్వాహనో అగ్మన్ పురోషదం తో నాషదం వీదిత్సన్ త్రిజుష్ణస్య సంగ్రాసితమనర్వా విదత్పూర ప్రజాతస్య గుహాయత్ భర్గో హనామోదయస్య దేవా స్వాహన్నయే త్రిషధస్తే నిషేదుః అగ్నిర్హనామోత జాతవేదా శ్రుధీనో హోతర్హృతస్య హోతాధృక్ ఉదత్యా మే రౌద్రావర్చిమంతానా సత్యావింద్రగూర్తజేజ్యై మనుష్వద్భక్తపరిఘిషేరరానామందూర్గప్రాయసా భిక్షుజజ్జూ అయం స్తుతో రాజా వంది మేధావశ్చ విప్రస్తర విశ్వసేతుః క్షీవంతం రేజయత్సో అగ్నిం నేమిం న చక్రమర్వతో రఘుద్రో సద్ధిబంధుర్వైతరణో జష్టాసభద్రం ధేనుమస్వం గుహజ్యై సంయన్ మిత్రావరూనాభిజముక్తైర్జ్యేష్ఠేభిరర్యమనం వరూథైః తద్బంధస్సూరజ్జివితే ధియం ధానాభానే తిష్టోరపతి ప్రవేణన్ కాలో నాభిః పరమాస్య వా గాహం తత్పశ్చాఖచిదశ్చీదాస ఇయం మేనాభిరిహ మే సదస్తమిమే దేవా అయమస్మి సర్వాః విజాహ ప్రతమజారితస్యేదం ధేనురదుభజ్జాయమానా అథాసు మంత్రో ఆరతిర్విభావస్య దిగ్విభర్త నిర్వాణేషాయచ్చే నిర్ణసి శుద్ధం మక్షో స్థిరం ధే వృధం సూతమాత అథారాపమాదిం గణాయామను స్వాంతస్య కస్య జిక్వరేయుః ృత్వం సద్రవిణో నస్తారా స్వగ్నస్య వారుధే సూనృతాభిః అధత్వమింద్ర విద్యా అస్మాన్మహోరాజే నృపతే వజ్రబాహుః శిక్షాతనో మఘోనః పాహి శూరీణేహసస్తే హరివో అభిష్టౌ అధయద్రాజానాగమిష్టౌ సరత్సరణ్యః కారవేదరణ్యః ప్రేష్టేషాం బభూవరా చమక్షదుతపరిషదేనా పుష్టౌ వృధాభందయీమహేతూను సరణ్యరస్ సూనిరస్వామిప్రశ్చాధిశ్రవాదస్య సాతౌ యువోజీ సఖ్యాస్మే శ్రద్ధాయస్తోమం జుజుషే నమస్వాన్ విశ్వత్రయస్మిన్నాగిరస్స వీతే పూర్వీవ రాతుర్దాసః సూనృతాయై సగ్రే రానో అద్భిర్దేవ భావితే శుభం ధర్మసా సూక్తైః వర్ధదుఃఖైర్వచోభిరాహినూనం విద్ధైతిపయసముశ్రిరాయాః భూషణో మహోయజత్రా భూతదే వాస భూతయే సజోషాః ఏవాజాంగణయతాభియంతో యే స్థాని చేతారో అమూరాః భద్రన్నో అపి వాతయమనాః ఓం హరిః ఓం దక్షిణజా సమక్రాయింద్రస్య సఖ్యమామృతత్వమానసా తేభ్యో భద్రంగిరసోమో అస్తు ప్రతిగృహ్ణీతమానవం సుమేధసాగనం వితరో గోమజం వస్తునాభిందం పరివత్సరే వరం దీర్ఘాయుత్వమంగిరసోమో అస్తు ప్రతిగృహ్ణీతమానవం సుమేధస సూర్యమారోహయం దివ్య ప్రసయన్ పృథివీ మాతరం వి సుప్రజాస్తమంగిరసోమో అస్తు ప్రతిగృహ్ణీతమానవం సుమేధస అయం నాభా వదతి భర్గో గృహే దేవ పుత్రారిషయస్తృణోదన సుబ్రహ్మణ్యమంగిరసోభాస్త ప్రతిగృహీతమానవం సుమేధస ఏ అంగీరసూనభస్ అగ్నే పరిజగ్గిరే విరూపాసో దివస్పరి నవద్భోనుదశగ్గో అంగీరస్తభస్తా దేవేషు మంహతే ఇంద్రేణ యుజాని శ్రేజంత బాఘతో వ్రజం గోమంతమశ్వినం సహస్రం మేదతో అష్టకన్యా అశ్రవో దేవేష్వక్రత గణూనం జాయత వయం మనస్తోత్మే వరోహతు యస్ సహస్రం శతాశ్వం సద్యో దానాయమం భాతే గతమస్రోదిగశ్చన దివజీభసాన్ భారభం సావర్ణ్యస్య దక్షిణావి సింధూరివ పప్రతే ఉదదాసాపరివిషేస్మద్దిష్టీరోపరీరస యదుస్తుర్వస్య మామహే సహస్రదాగ్రామణీర్మాలిషన్మనసూర్యేనాస్యజతమానైతు దక్షిణా ప్రతిరంతాజుర్యస్భిన్నశ్రాంతాసనామవాజం రాపతో చేతిదీషంతాప్యమున ప్రీత సోజనీమాభివస్మద జయాచేర్యేణ హుష్యస్య బర్హిషి దేవాస తే అధిబ్రువంతు విశ్వాహివో నమస్యానివం జానామాని దేవాహుతయజ్ఞయాని వః జ్యేష్ఠ జాతాదిచేరభ్యస్పరి యే పృథివ్యాస్తేవ ఇహ శ్రుతాహవం ఏభ్యో మాతామధుమత్పిన్వతే పరపీయూషం జౌరదిరద్రీబర్హా ఉక్తదుష్మాన్మృగఫలాన్ స్వప్నదస్తాన్ ఆదిత్యాన్ అనుమదా స్వస్తయే విలక్షసో అనిమిషంతో అర్హణా బృహద్దేవాసో అమృతత్వమానసో జ్యోతిరథా అహిమాయా అనాగసో దివో భస్మానం వసతే స్వస్తయే సమ్రాజోజే సుకృతో యజ్ఞమాయజురపరిహృతాదే దివిక్షయం తావీవాసనమ సాధు వృత్తిభిర్మహో ఆదిత్యా అదితిం స్వస్తయే కోభస్తోమం రాఘధియం జుజోషధ విశ్వే దేవాసో మనుషోజతిష్టన ోరం తు విజాతరం కరద్యో నర్షదత్యం హస్వస్తయే ఏభ్యోత్రం ప్రథమామాయే దేవనుః సమిద్ధాద్ధర్మణ సా సప్తహోత్రిభిత్యా అభయం ధర్మ యచ్చత సుగాన కర్త సుమసా స్వస్తయే యీశీరే భువనశ్చ ప్రచేతసో విశ్వస్య స్థాదుర్జగతస్తమంతవః తేన కృతాదకృతాదేన తస్పర్యద్యాదేవాదప్యవృతా స్వస్తయే భరేష్మింద్రం సుభవం హవామహే భోముజం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణం సాతజే భగం జావా పృథివీ మరుత స్వస్తజే సుత్రమాణం పృథివీం జామనేహసం సుశర్మాణమదీకిం సుప్రణీకిం దైవీం నామం స్వరిత్రామనాగసమస్రవంతీ మారుహేమా స్వస్తజే విశ్వేయత్రాధీవోచతోతేత్రాయద్భన్నో దులేనాభిహృతా సత్యయా వో దేవహూత్యాహువేమ శృణ్వతో దేవాసే స్వస్తయే అపామీ వామ భవిష్మనాహుతిమపారాదిం దుర్విరత్రామఘాయతః ఆరేదేవాద్వేషో అస్మద్యూయోతనోరునశ్చర్మ యచ్చరా స్వస్తయే అరిష్టః సమర్థో విశ్వయేధతే ప్రజాభిర్జాయతే ధర్మనస్పరి యమానిత్యాసో నజసా సుమేతిభిరది విశ్వాహా నిదురితా స్వస్తయే ౌయం సూర సామరుతో హితే ధనే ఆదర్యాణం రథమింద్రసా నశిమరిష్యం సమారుహే మా స్వస్తే స్వస్తిన పథ్యా సుధన్వృజనే స్వర్వతి స్వస్తిన పుత్రకృతేషు స్వస్తి రాజే మారుతో దధాతన స్వస్తిరిద్ధి ప్రపథే శ్రేష్టారేక్త స్వత్యధియా భామమేతి సానో అమాసో అరణే నిపా దుస్వామేషా భవతు దేవగోపా ఏవా ప్రదే సూరవీవృధద్వో విశ్వ ఆదిత్యాదితే మనీషీ ఈశానాసో నరో అమర్చేనాస్తాభిజనో దివ్యోగజేన కథా దేవానాం కథమస్యజామని సుమంతు నామ శృణ్వతాం మహామహే ఓమేలాదికతమో నోమయస్కరత్కతమభూతి అభ్యావత్వరి ూయం దిక్రతవో హృత్సుధీతజోేనంజాదిశా నమర్జిత విద్యతే అన్యేభ్యో దేవేషు మే అధికామా అయం సదా నరాభాసం సంపూర్ణమగోహ్యమగ్నిం దేవేభ్యమభ్యర్థసే గిరా సూర్యామసా చంద్రమసాయమృతమస్యా కథా కవిస్తు వీరభాంగజా గిరా బృహస్పతిర్వామృతతే సుభక్తిభిః అజరేక పాత్ సుభవేభిర్వృక్వభిరః శృణోతు బుద్ధ్యో ఓ హవీమహి దక్షస్య వాదికే జన్మాని వ్రతే రాజానా మిత్రావరుణాభీ వాససి అదోత్తమంతః పూర్వసో అర్యమా సప్తహో జన్మసు అర్వం దోహవనశ్రుతోహవం విశ్వే శృణ్వంతు పాజినోమిద్రవ సహస్వసా మేధసా దాపి పద్మనా మహోజేధనం సభిషేషుభ్రవో వాజుం రథయుజం పురం ధ్యం సోమై క్రోధ్వం సఖ్యాయ భూషణం ీమనిక్రదంసరేసీరవో వనస్పతీన్ పర్వతాగ్నిభూతలే కృషాధువస్త్రే కృష్ణం సహస్రాద్రం రుద్రేణు రుద్రియం భవామహే సరస్వతీ సరసింధూర్మిర్మహోమహీరవసాయం ీ దీరాపో మాతర సూతయిత్నవో ఘతపద్మయో మధుమన్మోర్చన ఉత మాతృహద్దివాణోతు నష్టా దేవేభిర్జనీభిక్షావాజోరథస్పతిర్భవో రన్వస్వందరమానస్ వాదున కణ్వస్వం దృష్టో విధువాంగీ భక్షయో భద్రారుద్రాణాం మరుతాముపస్తుతిః గోభిశ్చామయసవృణేష్వాసరా దేవా సజివయాసదేమహి యాం మేధిజం మరుతయింద్రదే భాదధాతవరుణమిత్రయూజం ఆం పీపయతపయసేవధేయనుభిలిగుయో అధిరసేవాధ కువిరంగ ప్రతియథాదిదశ్చాత్యశ్చమరుతోబోధత నాభాయత్ర ప్రథమం సన్నదామహేతత్ర జాభిత్వమదీర్దధారుణః దేవిద్యావా పృథివీ మాతరా మహీ దేవీ దేవాన్ జన్మనా యజ్ఞే ఇవః ఉభయమిశ్రామస్మాజం బృహస్పతిపనీయసి ృగజీభగంతమతిధర్మనేషిణేవాంగ్రతజ్ఞాద్రవిశ్రద్రవీణశ్చ కాలక్తేభిరద్రమతిస్తీభగద్గజో దివ్యాన్మేవాదద్వో విశ్వ ఆదిత్యాదితేమనీషి అమర్తేనాస్తాజనో దివ్యోగజేన అగ్నింద్రవరో నో మిత్రో అర్జమాజు పూర్ణాస్వతీజోష ఆదిత్యా విష్ణుర్మరుదస్వర్ బృహత్సోమో రుద్రోదీతిర్బ్రహ్మణస్పతి ఇంద్రాగ్నిమృతరత్యేషుదత్పదీమిషోరింద్రాణాదన్వాసమోగసా అందరిక్షమ్మ్యాపప్రరోదసాసోమోషుదస్మీర్మహిమానమీరయన్ తేజామ్యమన్నామహతామనర్వనాంసోమాంగియమిధజ్ఞారితావృధా ఏ అప్సరమన్నవంక్షాదస్తేనోరాసంతామహజేసుమిత్యాహర్నరందరిక్షానిరోదనాద్యాభూమీ పృథివీం శంభురోజసా వృక్షాజీవమహజంతస్సురాతయో దేవాస్తమంతే మనుషాయ సూరయః ఇంద్రాయ శిక్షవరుణాయ దాసురేలా సంరాజామనసాన ప్రయుచ్ఛత యయోర్ధామధర్మ నారోచతే బృహజ్జిరో రుభేరోదశీనాథశీవృతౌ యాగౌర్వర్తనిం పర్యేతి నిష్కృతం వయోదుభా నారదీరభారత సా బ్రబ్రువాణావరుణాయ దాదురే దేవేభ్యో దాసద్ధవిటా వివస్వతే దివక్షసో అగ్నిజిహ్వాతృతశ్శోనిం విమృశంత ఆసతే జాంసభిద్యా అపాచక్రోజ సా యజ్ఞం చ నిత్రీతం శ్రీనివామృదో పరీక్షిదా పితరా పూర్వజావీతృతస్వోగసీవరుణాయత్రతేభత్మో మహిళాయ పిన్వత పర్జన్యావాదాభా పూరీషిణేంద్రవాయోవరుణా మిత్రమా దేవాదిత్యాపహే పార్థివాసో దివ్యాసో అత్సుంభాజిభోజవోహదేవ్యాహోదారాకుశసం స్వస్త బృహస్పతి వృత్రఘాతం సో మేధసామింద్రియం ధనసాజీమహే బ్రహ్మరామస్వం జనయంతవోషాధీర్వనస్పతీన్ పృథివీం పర్వతాన్నపః సూర్యం దివిరోహయం దస్తుదాన భార్యా ప్రదామి సృజంతో అధిక్షమి భుజ్యమంగతప్పిపృథో విరస్వినాశ్యామం పుత్రం వద్ధిమద్యాజిన్వతం అమర్జవం విభదాయోహతర్జవం విష్ణా అంబిశ్వకాయవసృజత పావీరవీదం యదురేక పాదయో దివో ధర్తాసింధురావస్తముద్విజా విశ్వే దేవాసృణవన్వజాం శివే సరస్వతీ సగధీభిః పురంధ్యా విశ్వే దేవాః సగధీభిః పురంధ్యా మనోర్యజత్ర అమృతృతజ్ఞాః రాతిరాజో అభిరాజస్వర్విదస్వా అర్గిరో బ్రహ్మ సూక్తం జూరేరత దేవాన్ వశిష్ఠో అమృతాన్ వందే విశ్వాభువనాభిప్రతస్థుః ేనోరాసందాపురుగాయ మధ్యయూజం పాదస్వస్తిభిస్తాన దేవాన్ూ మే మృగచ్చస్వస్తోతిష్కృతో అధ్వరస్ ప్రచేదసేవాృత ప్రదరం విశ్వవేదస ఇంద్రజ్యేక్షాసో అమృతృతృథా ఇంద్ర ప్రసూదావరో న ప్రతిష్టాయే సూర్యస్య జ్యోతిషో భాగమానసు మరుద్గానే విజనే మన్మధీమహిమాఘో నే యజ్ఞం జనయంత సూరయాః ఇంద్రవసూభిః పరిపాదు నోగయమాదిత్యైర్నో అదిశ్వర్మ యచ్చతు రుద్రో రుద్రేభిర్దేవో రేణయాతి నష్టా నోగ్నాభిస్సుభితాయ జిన్వతు అదిదిర్జావా పృథివీరథం మరలింద్రా విష్ణో మరుదస్వర్బృహత్ దేవాదిత్యాం అవసేహవామహేమసూన్ రుద్రాం స వితారం సుదంశాసం సరస్వాన్ దేభిర్వరో నోధృతవ్రత పూషా విష్ణుర్మహిమా వాయురశ్వినా బ్రహ్మకృతో అమృత విశ్వవేదస సర్మనోయం సంవృతమం రసః వృషా యజ్ఞో వృషాణః సంతు యజ్ఞిషా వృషాణో దేవా వృషాణో హవిష్కృతాః వృషాణాద్యా వా పృథివీరుదావరీ వృషా పర్జన్యో వృషాణో వృషస్తుభాః అగ్నిరో మా వృషణా వాజ సాతయే పుర ప్రశస్త వృషణాముపబ్రువే యావీధిరే వృషణో దేవయజ్జాతానః శర్మ త్రిపరో సంవిలంసతః వ్రతాః క్షత్రియాః యజ్ఞనిష్కృతో బృహద్దివా అధ్వరాణామభిసృజాః అగ్నిహోదారసాపో అద్రుహోపో అసృజన్ననో వృత్రూర్యే యావా పృథివీజనయన్నభివ్రత పవోషధీర్వలినాని యజ్ఞియా అంతరిక్షం స్వా అరాపప్రురూతజేవసం దేవాసస్తన్వీ మహామృజః ధర్తారో దివరిభవస్తుభస్తాపర్జన్యమహిరస్యతో ఆపోషధే ప్రతిరంతు నో గిరోభగో రాజర్వాజినో యంతు మేహవం సముద్రసింధోరయో అంతరిక్షమజలేక పాత్తనయత్నరం నవః అయర్బుధ్యశృణవద్వజాంసి మే విశ్వే దేవాస భూతసూరయో మమ శ్యామ భోమన భో దేవీతయే ప్రాంచం నో యజ్ఞం ప్రణయత సాధుజా ఆదిత్యారుద్రావసవస్సుదానవహిమా బ్రహ్మ సస్యమానాని జిన్వత దైవ్యాహోదారాత్మసమా పురోహితృతస్య పంధామన్వేతి సాధుజా క్షేత్రస్య పతిం ప్రతి వేసమీమహే విశ్వాం దేవామృతాం అప్రయుచ్ఛదః వసతిష్ఠాదప్యజ్రవద్వాచ వక్రత దేవాంగీలా నారిభివత్స్వస్తయే ీరాయీవ జ్ఞాతయః కామమేత్యాస్మే దేవాసో వధూను తావసు దేవాన్వసిష్ట అమృతాన్వందే విశ్వాభువనాభిప్రతస్తుః తేనోరాసంతామరుగాయ మధ్యయూజం పాతస్వస్తిభిస్తదానః ఇమాం ధియం సప్తశీర్ష్ణీం పితాన రత ప్రజాతాం బృహదీమావిందతి తురీయం సృజనయద్విశ్వజన్యాయాస్య ముఖ్యమింద్రాయ సంసన్ ఋతం సంసన్ ఋతుదీధ్యానాదివస్పుత్రాసో అసూరస్య వీరాః విప్రం పదమంగీరసో దధానాయజ్ఞస్య ధావ ప్రథమం వానంద హంసైరీవసీభిర్భావద్భిరస్మిన్మయానినహనావ్యస్యన్ బృహస్పతిరభిగణిగ్రదగ్రాముదప్రాస్తౌలుచ్చ విద్వాంగాయతే అవోద్వాభ్యాం పరయేక యాగాగుహాతిష్టం తీరనృతస్య సేతౌ బృహస్పతిస్తమసి జ్యోతిరిచ్చన్వజస్రా గర్వీ తిస్రావాః విభిజ్ఞాపురం దయథేవ పాచీం నిస్త్రీణి సాకముదేర కృందత్ బృహస్పతిరుషసం సూర్యంగాభర్కం వివేదస్తనయన్ నిమద్యోః ఇంద్రో బలం రక్షితారం దుహానాం కరేణే భవిషకర్తారవేన శేలాంజభిరాశిలమిచ్చమానోరోదయత్వనిమాకామృష్ణాత్. సజీం సత్యేభిః సఖీభిః సృజద్భిర్గోదాయ సంవిరానశైరదత్తః బ్రహ్మణస్పతిర్వృషభిర్వరాహైర్ఘర్మస్వేదేభిర్ద్రవీణం జానట్. ఏ సత్యేన మనసా గోపదింగాయీ యానాసయుషణయం దీభిః బృహస్పతిర్మిషోపద్యవేభిరుదుశ్రియా అసృజరస్వయుద్భిః తమ్ వర్ధయన్ ద్రౌపదిభిః శివాభిః సింహమీవనానదతం సదస్తే బృహస్పతిం మృడాకం శూరసాతౌ భరే భరే అనుమదేమ జిష్ణం యదాజమదనద్విశ్వరోపవాద్యామరక్షదుత్తరాని సద్మా బృహస్పతిం మృఢానం వర్ధయన్ దోరానాదం దో విభ్రతో జ్యోతిరాస సత్యామాజుగం కృణుతాపయోధైరిం జిజ్జవధస్వేభిరేవై పశ్చామృధో అవభవంతు విశ్వాస్తద్రోదశీ శృణుతం విశ్వమిందే ఇంద్రోహన్నామహతో అర్ణవస్య విమూర్ధానామభినదద్భుతస్య అహన్న హిమరీనాః సప్త సింధూన్ దేవైర్ద్యావా పృథివీర్ప్రావతం నః ఉదప్రదో నవయో రక్షమానావాదతో అభ్యయస్యేవ ఘోషాః యదిభ్రజోరార్మజో మదంతో బృహస్పతిమభ్యాహర్కానావన్ సంగోభీరాంగిరసో రక్షమానో భగ జివేదర్యమనం నినాయ జనే మిత్రో నదంపతి అనగ్నిబృహస్పతే వాజజాసూంగ్రీవాజౌ సాధ్వర్యాదిగినీర్షిరాస్పార్హాస్పర్వన్నా అనభజ్యరూపాః బృహస్పతి పర్వతేభ్యో వితూర్యా నిర్గావూపేయవమివస్థిభ్యాః ఆవృషాయన్మధూన ఋతస్య యోనిమవ క్షిపన్నర్తవృత్తామీ వద్యోః బృహస్పతిరుద్ధరన్నస్మ నోగాహూమ్యా బుద్నే భవిత్వసం విభేద అపజ్యోతిషాతమో అంతరిక్షాదుద్ధ్రీపాలమభవాత ఆజత్. బృహస్పతిరనుమృశ్యా బలశ్చాభ్రమే భవాద ఆచక్రాగాః యదా బలస్య బీజతోజసంభే బృహస్పతిరగ్నితపోభిరక్కైః అభ్యర్ణ జిక్పాపరివిష్టమాదావ్యన్నిధీంద్రగుణో దుశ్రియానాం బృహస్పతిరమదహిత్యదాసాం నామస్వీనాం సదా నేగుహాయత్. ఆండేవ భిత్వాస గుణస్య గర్భము దుశ్రియాః పర్వతస్యత్మనాయత్. అస్నాభీనద్ధం మధుపర్యమస్యన్మచ్చన్నధీరబుదనిక్షియంతం నిష్టజ్జభారజపదన్న వృక్షాద్ బృహస్పతిర్విరవేనాభికృత్య సోఢామావిందస్స స్వాసో అగ్నిం సో అర్కేణ విభవాధేతమాంసి బృహస్పతిర్గోపపుషో బలస్య నిర్మజ్జానన్న పర్వణోజభార హిమేవ పన్నామూషితావనాని బృహస్పతినా నృపయద్బలోగాః అనాటకృత్యమ పునశ్చ కారయాత్సూర్యామాసాభిధుచ్చరాద అభిశ్యావన్న కృశనేభిరస్వం నక్షత్రేభిః పితరోద్యామాపింసన్ తాత్యాంతమోదధుర్జ్యోతిరహన్ బృహస్పతిర్భిరద్రిం విదద్గాః ఇదమ కర్మ నమో అభ్రియాయ పూర్వీరన్వానో నీతి బృహస్పతిస్త హి గోభిస్తో అశ్వైస్త వీరేభిస్త నవయోధాత్ భద్రాగ్నేర్వధ్యశ్వస్య సందృశో భామీ ప్రణీతి సురనాముపేతయః యదీం సుమిత్రావిశో అగ్ర ఇంధతే ఘృతేనాహూతో జరతేన విద్యుత్ ఘృతమగ్నేర్వధ్యశ్వస్య వర్ధనం ఘృతమన్నం ఘృతం వస్య వేదనం హృదేనాహూతముర్విజా విపప్రథే సూర్య ఇవ రోచతే సర్పిరాహాసుతిః యత్నేమనుర్యదనీకం సుమిత్రస్య మేధే అగ్నేతదిదం నవీయః స దేవచ్చోజస గిరో జుడస్వ సవాజం దర్శిన ఇవ శ్రవోధా పూర్వమీడితో వధ్యశ్వస్య మేధే అగ్నే సయుదం జూడస్వ సనస్తి పాముత భవాతనోపాధాత్రం రక్షస్వయదిదం తే అస్మే భవాద్యుమ్నీవాద్యస్మోద గోపామాత్రాదారీదభిమా గర్జనానాం సూరాయవదృష్ణస్య బాణస్సు మిత్రప్రణవో సంవాద్యస్వస్య నామ సమద్రయా పర్వత్యా ఆవసూ నిలాసా వృత్తాన్యార్యాధ సూరాయవదృష్ణస్య వా నో జనానాం తమగ్నే వృతనాయోంగ్రభిష్యా దీర్ఘదంతర్బృహదక్షాయమగ్నిః సహస్రస్తరీః సతనీతర్భా యుమాన్యుమాచ్చర్మృజ్యమానస్సు మిత్రేషు జేతయో దేవయత్సు వేధేనస్సు దుఃఖా జాతవేదోదస్త దేవత మనాస బద్ధుభ అన్నదక్షిణావద్భిరగ్నేషు మిత్రేభిరిధ్యసే దేవయద్భిః దేవాశ్చిత్తే అమృతా జాతవేదో మహిమానం బాధ్యస్వ ప్రవోచన్ యత్సంవృచ్ఛం మానుషీర్విషాయం త్వం రభిరజయత్వావృధేభిః ఇదేవ పుత్రమాపితరుపస్థే త్వామగ్నే వధ్యస్వస్య పర్యన్ సమిధం జమిష్ఠోత పూర్వాంగవనో రాధాతశ్చిత్ సస్వదగ్నిర్వధ్యస్వస్య శత్రోన్రభిర్జిగాయ సుతసో భవద్భిః సమానం జితరహితరభారోపగ్రాధం తమభినద్వృధశ్చిత్ అయమగ్నిర్వధ్యస్వస్య వృత్రాస నకాత్రే ధ్వనమాసోపవాక్యాః మృతవామిజామీనభిదిష్టదద్ధతో వాధ్యస్వ ఓ